తెలుసుకుందాం. పుస్తకం 4వ భాగం. భూమి మీద గురుత్వాకర్షణ ఈ ఎలక్ట్రాన్ కర్పరాలని చితక్కొట్టేంత బలంగా ఉండదు. భూమి కేంద్రంలో కూడా వేల కిలోమీటర్ల మందం ఉన్న రాయి లోహపు పొర కేంద్రం మీద ఒత్తిడి చేస్తున్నా కూడా అక్కడి పరమాణువుల ఎలక్ట్రాన్ పొరలు ధ్వంసం కావు. కానీ మరి మన భూమి కన్నా వేల రెట్లు బరువు ఉన్న సూర్యుడి సంగతి వేరు. సూర్యుడి గురుత్వాకర్షణ చాలా బలంగా ఉంటుంది. కేంద్రంలో ఉన్న పరమాణువుల కర్పరాలు ధ్వంసమై ఉంటాయి. అప్పుడిక ఎలక్ట్రాన్లు పరమాణువుల్ని విడిచి స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. ఆ కారణం చేత కేంద్రకాలు కూడా స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయి. అవి ఒకదానినొకటి ఢీకొని అతుక్కుంటాయి కూడా. అప్పుడు జరిగే మార్పుల వల్ల శక్తి ఉత్పన్నమవుతుంది. అలా పుట్టిన శక్తి ఎంత తక్కువగా ఉంటుందంటే దానివలన సూర్యుడి కేంద్రంలో ఉష్ణోగ్రత కొన్ని మిలియన్ల డిగ్రీల వద్ద ఉంటుంది. కేంద్రంలో పుట్టిన వేడి ఉపరితలానికి వచ్చి నలుదిశలా వ్యాపిస్తుంది. అలా వ్యాపించిన శక్తిలో ఒక భాగమే ఆ తార విరజిమ్మే కాంతి. కేంద్రంలో పుట్టే వేడి తారని వ్యాకోచిత అవస్థలో ఉంచుతుంది. ఒక్క కేంద్రంలో తప్ప పరమాణువులు ఒకదానితో ఒకటి ఢీకొని ఏకం కాకుండా ఉంచుతుంది. కేంద్రంలో పుట్టే శక్తి హైడ్రోజన్ కేంద్రకాలు హీలియం కేంద్రకాలుగా రూపాంతరం చెందటం వలన పుడుతుంది. అలా కాలక్రమేణా హైడ్రోజన్ అంతా హీలియంగా మారిపోతుంది. అప్పటికి కేంద్రం ఎంత వేడెక్కుతుంది అంటే ఆ వేడికి తార బృహత్తారగా మారిపోతుంది. అలా జరిగినప్పుడు తార ఉపరితలం కాస్త చల్లబడి ఎరిపెక్కుతుంది. అందుకే అలాంటి తారని ఎర్ర బృహత్తార అంటారు. హైడ్రోజన్ అంతా హరించుకుపోయాక కేంద్రంలో ఉండే కేంద్రక అగ్నులు తార యొక్క సన్నని పైపొరలకి వ్యాపిస్తాయి. చివరికి వాయువులుగా మారి మాయమైపోతాయి. తార యొక్క ద్రవ్యరాశిలో అధిక భాగం కేంద్రీకృతమైన అంతరంగ పొరలని వేడిగా ఉంచడానికి ఇక లోపల శక్తి ఉండదు. ఆ అంతరంగ పొరలని గురుత్వం ఇంకా లోపలికి లాక్కుంటుంది. దానితో తార కుంచుకుపోతుంది. ఆ పతనం చాలా వేగంగా జరుగుతుంది. గురుత్వాకర్షణ ఎంత బలవత్తరంగా ఉంటుందంటే ఆ ఒత్తిడికి ఎలక్ట్రాన్ల కర్పరాలు కూలిపోతాయి. మామూలు తారలలోని పదార్థంలో కన్నా ఇలాంటి తారలలోని పదార్థంలోని కేంద్రకాలు మరింత దగ్గరగా వస్తాయి. చిన్న పరిమాణంలోకి తారా పదార్థం అంతా కుంచబడినప్పుడు అది తెల్ల మరుగుజ్జు అవుతుంది. సూర్యుడి విషయంలో అలాంటి పరిణామం మరో 5 బిలియన్ సంవత్సరాల తరువాత వస్తుంది. 2వ అంశం, పరిమితులు విస్ఫోటాలు. ఒక వస్తువుకి దగ్గర అవుతున్న కొలది మనం ఆ వస్తువు బయట ఉంటే దాని గురుత్వాకర్షణ శక్తి పెరుగుతూ వస్తుంది. ఉదాహరణకి మీరు సూర్యుడి మీద నుంచుని ఉన్నారని ఊహించుకోండి. భూమి మీద కన్నా గురుత్వాకర్షణ 28 రెట్లు ఎక్కువ ఉంటుంది. మీరు అలా నుంచుని ఉండగానే సూర్యుడి ద్రవ్యరాశి అంతా ఇంకా చిన్న ఘనపరిమాణంలోకి కుంచుకుపోతూ ఉంటే మీరు సూర్యుడి కేంద్రానికి ఇంకా దగ్గర అవుతూ ఉంటారు. మీ మీద సూర్యుడి గురుత్వాకర్షణ ఇంకా పెరుగుతూ ఉంటుంది. సూర్యుడి ఉపరితలం మీద ఉన్నప్పుడు మీరు దాని కేంద్రం నుండి 695,200 కిలోమీటర్ల దూరంలో ఉంటారు. సైరస్ బి ఉపరితలం మీద ఉన్నప్పుడు మీ కింద అంతే ద్రవ్యరాశి ఉంటుంది. కానీ మీరు ఆ తార కేంద్రానికి కేవలం 24,000 కిలోమీటర్ల దూరంలో ఉంటారు. సైరస్ బి ఉపరితలం మీద నుంచుంటే అక్కడి గురుత్వాకర్షణ సూర్యుడి మీద ఉండే ఉపరితలం మీద గురుత్వాకర్షణ కన్నా 840 రెట్లు ఎక్కువ ఉంటుంది. భూమి గురుత్వాకర్షణ కన్నా 23,500 రెట్లు ఎక్కువ ఉంటుంది.